33 కార్యకారణ భావం సత్యమా? లీలా, నీకు మరో ముఖ్య విషయం చెప్పాలి. మన ఆలోచనలన్నీ కార్యకారణ భావం మీద ఆధారపడి నడుస్తున్నాయి. అసలు ఈ కార్యకారణ భావం సత్యమైనదా? బాగా ఆలోచిస్తే ఇది మాయా కల్పితం, అంటే విమర్శనాజ్ఞానం లేకపోవటం వల్ల కలిగే భావం. గట్టిగా విమర్శించి చూస్తే కార్యకారణ భావమనేదే లేదు. లీలా, కారణభావాన్ని గురించి బాగా ఆలోచించు. మట్టి, కుండ అనేవి తీసుకో. మట్టి వేరు, కుండ వేరు అని నీకు తెలియకుండానే నీకు ఒక భ్రాంతి జ్ఞానం మనస్సులో కలుగుతోంది. అది కలిగిన తరువాత మట్టి కుండకు కారణము అనే భావం కలుగుతోంది. దీనికి భిన్నంగా ఈ కుండంతా మట్టే అనే జ్ఞానం నీకు కలిగిందనుకో, అప్పుడు ఇది కార్యమని, ఇది కారణమని ఊహించే ప్రసక్తి నీ మనస్సుకు వస్తుందా? రానే రాదు. కనుక కార్యకారణ భావమనేది మనం కల్పించుకున్న భావం, సత్యమైన భావం కాదు. లీలా, ఈ సూత్రాన్ని ప్రపంచానికి, పరమాత్మకి అన్వయించు. ప్రపంచము, పరమాత్మ వేరనుకుంటే అప్పుడవి ఒకదానికొకటి కార్యకారణాలు. అక్కడ రెండు లేవనుకుంటే కార్యకారణ ప్రసక్తి కూడా లేదు. ఈ చర్చతో లీలాదేవికి సందేహాలు పూర్తిగా తొలగిపోయాయి. ఆమె సరస్వతీదేవికి మనసారా కృతజ్ఞతలు చెప్పుకుంది. అయితే ఆమెకు ఆనాటి బ్రాహ్మణ గృహాన్ని చూడాలని గట్టి కోరిక కలిగింది. తల్లి, నన్ను అక్కడికి తీసుకుపో అని సరస్వతీదేవిని ప్రార్థించింది. అప్పుడు సరస్వతీదేవి మరో ఉపదేశం చేసింది. సరస్వతీదేవి, లీలా, నీ కోరిక తీరటానికి నీ స్థూలదేహమే అడ్డు. గుర్తున్నంతసేపే ఈ స్థూలదేహం నీది, మరచిపోతే ఇది నీది కాదు. దీన్ని మరచిపోవడానికి ఉపాయం సమాధి. ఇందాకటిలాగే మరోసారి సమాధిలోకి పో. సమాధిలోకి వెళితే చిన్మయ శరీరం లభిస్తుంది. అది లభిస్తే చిదాకాశంలో ఉన్న ఆ బ్రాహ్మణ ప్రపంచాన్ని దర్శించుతావు. లీల అమ్మ, ఈ స్థూలదేహంతో ఆ ప్రపంచాన్ని నేనెందుకు చూడలేను? సరస్వతీదేవి, లీల, ఈ ప్రపంచమైనా మరో ప్రపంచమైనా స్వప్న ప్రపంచమైనా ఏదైనా సరే, ప్రపంచమంటే భ్రాంతి రూపమే అని ఇందాకనే నిరూపించుకున్నాం. ఇది నీ ఉంగరం, ఇది ఉంగరం అంటూ బంగారాన్ని చూపిస్తున్నావు. దీనిలో బంగారం ఉందా? ఉంగరం ఉందా? బంగారమే ఉంది. మరి ఉంగరమో? ఉంగరమనేది వ్యవహారం మాత్రమే, వేరే వస్తువు కాదు. అలాగే ఇక్కడ ప్రపంచం లేదు, పరబ్రహ్మే ఉంది. ప్రపంచమనే వ్యవహారం మాత్రం ఉంది. కనుక ఈ ప్రపంచం మిథ్య, బ్రహ్మ సత్యం. అత్ర ప్రమాణం వేదాంత. గురవో నుభవస్తథ ఉడుట్ప్రడొట్స 21:35. 1 ఉపనిషత్తులు, 2 పూర్వపు ఇలా మొత్తం ప్రపంచమంతా కల్పితమే అయినా దీనిలో కొన్ని అంతర్గత భేదాలున్నాయి. సృష్టి ఆరంభంలో బ్రహ్మగారి సంకల్పం వల్ల ఈ భేదాలు ఏర్పడ్డాయి. ఉదాహరణకు స్థూలదేహంతో స్థూల ప్రపంచాన్ని చూడవచ్చు, సూక్ష్మదేహంతో సూక్ష్మ ప్రపంచాన్ని చూడవచ్చు, చిన్మయదేహంతో చిదాకార ప్రపంచాన్ని చూడవచ్చు. ఇదే నియమం, దీన్ని ఎవ్వరూ మార్చలేరు. ఇందుకు ప్రమాణాలు 3, పెద్దలు 3, సొంత అనుభవం. అయితే అభ్యాసబలంచేత పరిపూర్ణమైన బ్రహ్మజ్ఞానం కలవారు ఇటు ప్రపంచాన్ని, అటు పరబ్రహ్మని ఆసర్వు. 42, ఏకకాలంలో ఏకరూపంగా సాక్షాత్కరించుకోగలరు. నేను హిరణ్యగర్భుడు, ఇలాంటి వాళ్లం ఆ కోవలోకి వస్తాం. మరి నువ్వో? నువ్వు కనీసం సూక్ష్మ ప్రపంచ రూపాలైన గంధర్వ లోకాదులను కూడా ఈ దేహంతో చూడలేకుండా ఉన్నావు. ఇక ఇతరుల సంకల్పం వల్ల చిదాకాశంలో ఏర్పడ్డ సంకల్ప నగరాన్ని ఈ శరీరంతో నువ్వు చూడగలవా? కనుక లీలా, సమాధిలోకి వెళ్లి చిన్మయ శరీరాన్ని సంపాదించు.